కనులలో కలల నాచెది ఆనాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అంధ్య మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అంధ్య మెరుపులా ఆ కనులలో కలల నాచెది ఆనాపనకు ఆది మంత్రమై ఆనాపనకు ఆది మంత్రమై